నృసింహపూర్వ తాపిని ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం విషయ సూచిక 1వ ఖండము నృసింహసామ మంత్రము యొక్క 4 పాదములు 1.1 జగత్కు కారణకార్యములు ఆత్మయే 1.2 నారసింహ అనుష్టుప్ మంత్ర సామము 1.3 నారసింహ సామమునకు 4 పాదములు 1.4 నారసింహ సామమునకు 3 అంగములు 1.5 ఉపదేశమునకు అర్హత 1.6 నారసింహ సామము యొక్క 4 పాదముల విశిష్టత 1.7 నారసింహ మంత్రములో 4 పాదములలో ఉన్న 1వ పదము 1.8 నారసింహ మంత్రములో 4 పాదములలో ఉన్న 2వ పదము 1.9 నారసింహ సామ మహిమ 1.10 నారసింహ సామ వర్ణన 1.11 నారసింహ మంత్రములో 4 పాదములలో ఉన్న 3వ పదము 1.12 నారసింహ సామము సచ్చితానందమయ పరబ్రహ్మము 1.13 నారసింహ మంత్రములో 4 పాదములలో ఉన్న 4వ పదము 1.14 అనుష్టుప్ ఛందస్సు అనుసరించి నారసింహ మహామంత్రము 1.15 ఫలశ్రుతి 2వ ఖండము నృసింహ సామ మంత్రమునకు వివరణ 2.1 నారసింహ మంత్రరాజము తరింపచేయును 2.2 ప్రణవము యొక్క 4 మాత్రలు 2.3 నారసింహ మంత్రమునకు ఓంకారముతో కలిపి 5 అంగములు 2.4 అంగన్యాసము 2.5 అక్షరన్యాసము 2.6 ఉగ్రం అనగా 2.7 వీరం అనగా 2.8 మహావిష్ణు అనగా 2.9 జ్వలంతం అనగా 2.10 సర్వతో ముఖం అనగా 2.11 నృసింహం అనగా 2.12 భీషణం అనగా 2.13 భద్రం అనగా 2.14 మృత్యుమృత్యుం అనగా 2.15 నమామి అనగా 2.16 అహం అనగా 3వ ఖండము నృసింహ మంత్రమునకు శక్తి బీజములు 3.1 నారసింహ మంత్రమునకు శక్తి బీజములు ఏవి 3.2 నారసింహ మంత్రమునకు మాయే శక్తి 3.3 నారసింహ మంత్రమునకు ఆకాశమే బీజము 4వ ఖండము నృసింహ అనుష్టుభమునకు అంగమంత్రములు 4.1 నారసింహ మంత్రమునకు అంగమంత్రములు 4.2 జీవాత్మయే ఓంకార బ్రహ్మము 4.3 జీవాత్మయే చతుష్పాద బ్రహ్మము 4.4 సావిత్రి అష్టాక్షర మంత్రము 4.5 మహాలక్ష్మి యజుహ గాయత్రి మంత్రము 4.6 నృసింహ గాయత్రి మంత్రము 4.7 నృసింహ దేవుని స్వాత్మయందు దర్శనము చేయించు మంత్రములు 5వ ఖండము నారసింహ సుదర్శన మహాచక్రము 5.1 నారసింహ సుదర్శన మహాచక్రము వివరణకై ప్రశ్న 5.2 షడక్షర సుదర్శన మహాచక్రం వర్ణన 5.3 అష్టాక్షర సుదర్శన మహాచక్రం వర్ణన 5.4 ద్వాదశ సుదర్శన మహాచక్రం వర్ణన 5.5 షోడశ సుదర్శన మహాచక్రం వర్ణన 5.6 ద్వాత్రింశత్ సుదర్శన మహాచక్రం వర్ణన 5.7 సుదర్శన మహాచక్రము వివరణ 5.8 సుదర్శన మహాచక్రమున దేవతల ప్రతిష్ట 5.9 సుదర్శన మహాచక్రము మహత్యము 5.10 ఫలశ్రుతి నృసింహ పూర్వతాపిని ఉపనిషత్ సారాంశ పుష్పం.